రెండు పుట్టేది పెరిగేది మనస్సే. అక్కడి వరకు చెప్పిన సిద్ధాంతంలో ప్రశ్నించాల్సిందేమీ కనిపించలేదు, కనుక శ్రీరాముడేమీ ప్రశ్నించలేదు. అందువల్ల వశిష్ఠుడే అందుకున్నాడు. ఆయన ఇలా అన్నాడు, శ్రీరామ, ఇక నీకు ఉత్తమమైన ఉపశమ ప్రకరణం చెబుతాను, విను. రాజస తామస జీవులు సుదీర్ఘమైన ఈ సంసారమాయను స్తంభాలు భవనాన్ని మోసినట్లుగా నెత్తిమీద పెట్టుకు మోస్తూ ఉంటారు. నీలాంటి సాత్విక జీవులు మాత్రం పాము కుబుసాన్ని విడిచినంత తేలిగ్గా దాన్ని విడిచిపెట్టేస్తారు. అలా విడిచిపెట్టడానికి తత్వ విచారణ ఒక్కటే ఉపాయం. మొదట చివరా గూడా ఏదిలేదో, అది మధ్యలో కనిపించినా కూడా సత్యం కాదు. మూడు కాలాలలోనూ నిత్యంగా ఉండేదే సత్యం. లేని వస్తువు మధ్యలో పుట్టినట్లు ఉన్నట్లు ఎలా కనిపిస్తోంది? ఏదీ పుట్టటం లేదు, ఏదీ పెరగటం లేదు. ఇదంతా మనస్సు చేసే గోలే. జాయతే మన ఏవేహ, మన ఏవ వివర్ధతే సమ్యగ్దర్శన దృష్ట్యాతు, మన ఏవ హి ముచ్యతే. సర్గ 5 శ్లోకం 11. ఇక్కడ పుట్టేది మనస్సే, పెరిగేది మనస్సే, తెలివి గలచూపుతో చూస్తే ముక్తిని పొందేది గూడా మనస్సే. రాముడు, గురుదేవ, ఈ విషయం మీరు పూర్వమే స్పష్టంగా చెప్పారు. సంసారమోహంలో పడే సంసారి ఎవరంటే అది మనస్సే. జరమరణాలను పొందేది కూడా మనస్సేది ఖాయం. ఈ మాట అర్థమైంది. ఆయసర్ 4. ఇక ఈ మనస్సును దాటిపోయే ఉపాయమేమిటో చెప్పండి. వశిష్ఠుడు, రామ, విను. 1. మొదట మంచి శాస్త్రాలను అభ్యసించాలి. 2. సజ్జనుల సాంగత్యం చేసి సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించుకోవాలి. 3. మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి, అంటే స్వచ్ఛమైన వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి. 4. అది కలిగినాక ఏ రకమైన ఆత్మాభిమానము లేకుండా ఒక జ్ఞాన గురువునాశ్రయించాలి. 5. వారు మొదట సగుణమైన ఈశ్వరోపాసన చెయ్యమని ఉపదేశిస్తే అలా చేస్తూ ధ్యానార్చనాదుల ద్వారా ఆ దేవతను ఉపాసించి ఆ దేవతానుగ్రహం పొందాలి. 6. అప్పుడు ఆత్మతత్వ విచారణ చెయ్యాలి. 7. అప్పుడు నిధి శాస్త్రజ్ఞుడు మట్టిలో కలిసి పోయి ఉన్న బంగారు రేణువులను గుర్తుపట్టినట్లుగా ఈ జీవుడు తనలో అతి సూక్ష్మంగా అణిగిపోయి ఉన్న పరమాత్మతత్వాన్ని గుర్తించగలుగుతాడు. రామ, ఇవి మెట్లు. ఈ వరుసలో ముందుకు సాగితే పరమాత్మ వేరు, దేహధారి అయిన సంసారి వేరు అనే విషయం స్పష్టమవుతుంది. తామరకు నీటిమీద ఉన్నా, దానిమీద మళ్లీ నీటి బిందువు ఉన్నా, ఇవి ఒకదానికి ఒకటి అంటవు. అలాగే పరమాత్మకు జీవత్వం అంటదు, సంసారిత్వం అంటదు. అవి రెండూ పరస్పర విభిన్న పదార్థాలు. అయినా సరే ఆ పరిపూర్ణ పరమాత్మకు దేహధారణం జరిగినట్లు, ఆయన సంసారి అయిపోయినట్లు భ్రాంతి కలుగుతోంది. దీని కారణం పాపిష్ఠి మనస్సే. ఈ విషయం నేను ఎంతమందికో ఎన్నోసార్లు చెబుతున్నాను. పృథగాత్మ పృథగ్దేవ జల పద్మలవోపమౌ ఊర్ధ్వ బాహుర్వీ రౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే. సర్గ 5 శ్లోకం 26. చేతులెత్తుకొని అరుస్తున్నా, అయినా ఎవడూ నా మాట వినటం లేదు. ఈ వాక్యం వ్యాస మహర్షిదిగా లోకల్లో ప్రసిద్ధి ఉంది. ఇక్కడ కనిపిస్తోంది ఉత్తమ మేధావులు ఒకే రకంగా స్పందిస్తారనటానికి ఇది కూడా ఒక నిదర్శనమేమో. వశిష్ఠుడు, రామ, జనమంతా ఈ సంసారంలో పడి సుఖదుహకాలను అనుభవిస్తున్నామనుకుంటున్నారు. సుఖదుహకాలు ఎవరికీ? జడమైన దేహానిక, సర్వాతీతుడైన ఆత్మక. దేహం జడం గనక దానికి సుఖదుహకాలంటే ప్రసక్తి లేదు. ఆత్మ అన్నిటికీ అతీతం గనుక దానికి సుఖదుహకాలంటే ప్రసక్తి లేదు. కనుక రామ, ప్రపంచంలో ఎవడికీ సుఖం లేదు, ఎవడికీ దుహకం లేదు. ఈ ప్రపంచం అంతా పరమాత్మమయం, పరమాత్మ అనంతం, అది శాంతం. ఈ విషయాన్ని నువ్వు దృఢంగా భావన చెయ్యి. పూర్వం నీకు సృష్టిదృష్టులు అని ఒక మాట చెప్పాను. ఈ కనిపించే సృష్టి అంతా చూసేవాడి దృష్టి తప్ప నిజమైన సృష్టి అంటూ ఏదీ లేదని అప్పుడు చెప్పాను. కనుక ఈ కనిపించే సృష్టిదృష్టులన్నీ నీటిలో తరంగాల వంటివి, తలతిరిగేవాడికి ఆకాశంలో కనిపించే కాంతి చక్రాల వంటివి. రామ, ఈ జగత్తు ఆ బ్రహ్మ భిన్నమా అభిన్నమా అని గింజుకోకు. అవి రెండూ కాదు. ఎందుకంటే కనిపించే ఈ జగత్తు భ్రాంతి మాత్రమే. తాడున్న చోట పాము కనిపిస్తే తరువాత దీపం వచ్చాక ఆ పాము ఐసర్వు ఐదు పోతే ఇప్పుడు తాడు పాము ఒకటే అనాలా, వేరు వేరు అనాలా? తాడు తాడుగా కాక పాముగా కనిపించింది గనక అవి వేరు వేరు అని ఒకడి వాదన. తాడు కన్నా భిన్నంగా విడిగా పాము దొరకటం లేదు గనక అవి రెండూ ఒకటే అనాలని మరొకడి వాదన. ఈ రెండు వాదాలు దృష్టివాదాలే. నిజానికి తాడు పాము అనేవి రెండూ కాదు, ఒకటి కాదు. అలాగే బ్రహ్మజగత్తు అనేవి కూడా రెండూ కాదు, ఒకటి కాదు. అందుకే వేదం సర్వం ఖల్విదం బ్రహ్మ, ఆత్మై వేదం సర్వం, బ్రహ్మై వేదం సర్వం అమ్మొదలైన వాక్యాలను బోధించింది. కనుక రామ, నేను వేరు ఇది వేరు అనే భ్రాంతిని విడిచిపెట్టు, ద్వంద్వాలను విడిచిపెట్టు, నిత్యము సత్వగుణంలో ఉండు, యోగక్షేమాల కోసం కృషి చెయ్యబోకు, దుహఖాన్ని దగ్గరకు రానీకు, శాంతుడవై మౌనివై ఏకాంతంలో నివసించు సంకల్పాలను శమింపజేసుకో. రామ, ఏ సమయానికి ఏది ప్రాప్తిస్తే దాన్ని అనుభవించు. అనుభవించేటప్పుడు దుహఖ పడబోకు, దేనిమీద కోరిక పెట్టుకోకు, దేనికోసమూ శ్రమపడబోకు, ఏ కల్పనలు చేసుకోకు, దేన్నీ తీసుకోకు, దేన్నీ వదిలిపెట్టకు. రామ, ఇలా చేస్తే నీకు విశ్వాతీతమైన పరమపదం లభిస్తుంది. లౌకిక కార్యాలు చేసినా ఇక మాయలో మునగవు. ఏకాతపత్ర మవనౌ గురుణోపదిష్టం సమ్యక్ సుపాలయ చిరం సమయేహ దృష్ట్యా రాజ్యం సమస్త గుణరంజిత రాజలోకః త్యాగో నా యుక్త ఇహ కర్మసు నా పిరాగః. సర్గ ఐదు. రామ, నీ తండ్రి నీకు రాజ్యం అప్పజెబితే దాన్ని చక్కగా పాలించు. అయితే సమమైన దృష్టి పెట్టుకుని పాలించు. నీ సద్గుణాలతో ఇతర రాజులందర్నీ రంజింపచేస్తూ పరిపాలించు. అంతేగాని వద్దన బోకు. ఎందుకంటే ఆత్మతత్వవేత్త అయిన వాడికి కర్మప్రాప్తమైన ఈ జీవితంలో ఒకదానిని వద్దని వదిలిపెట్టటమూ తగదు, మరోదానిని కావాలని స్వీకరించటమూ తగదు. ఐదవ సర్గ చివర వశిష్ఠుడు మెరిపించిన కొసమెరుపు ఇది. అందుకే ఆయన దీన్ని సమర్థించుకుంటూ ఆరవ సర్గ మొదలుపెట్టాడు.